అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధాన్ని తెలియచేసుకుంటున్నాం. శిశుపాలుడు చక్రధార చేత తెగి శ్రీకృష్ణస్వామిలో ఐక్యమైపోయాడు. అది చూసిన ధర్మరాజు నారదుడిని, ఏమిటిది ఇంత వింత, వాడు నిత్యము కూడా తిడుతూనే ఉంటాడు, అటువంటి వాడు ఇలా స్వామిలో ఐక్యమయ్యాడు ఏమిటి అని అంటే, ఆయన్ని ఎలాగైనా చేరవచ్చయ్యా, కామం కావచ్చు, కోపం కావచ్చు, భయం కావచ్చు, వైరం కావచ్చు, ఏదైనా సరే దీనికి పెక్కండ్రు. కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబుల చిత్తంబు హరిపరాయత్తంబుగా చేసి తద్గతింజందిరి. హరినుద్దేశించి క్రోధాదులైన ఏ నింటి లోపల నొకటి అయినా వేణునికి లేని నిమిత్తంబునన తండు వ్యర్థుండయ్యే. వేణుడు అన్నావు కదా, అతడికి వీటిలో ఏదీ లేదు, కేవలం అహంకారం తప్ప. కనుక వేణుడు మోక్షం పొందలేకపోయాడు. మీ తల్లికి చెల్లెలి కొడుకులైన శిశుపాల దంతవక్త్రులు, తొల్లి విష్ణు మందిర ద్వారపాలకులు విప్రశాపంబున పదభ్రష్టులై భూతలంబున జన్మించిరి అనిన విని యుధిష్ఠిరుండు నారదునకిట్లనియే. అలుగం కారణమేమి విప్రులకు, మున్నా విప్రులెవ్వారు. నిశ్చలులు ఏకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు ఈశానువర్తులు వైకుంఠపురీ నివాసులన విందున్ వారికి ఇబ్బంగిని కల జన్మంబులు వచ్చే నారద వినంగౌతూహలంబయ్యడిన్. ఎందుకయ్యా వారికి ఎందుకు కోపం వచ్చింది, అసలు ఎవరు వారు, ఈ బ్రాహ్మణులెవరు, వారికి శాపాలు ఎందుకు ఇచ్చారు, అది నాకు చాలా ఉత్సాహంగా ఉంది సుమా, కాస్త తెలియపరచండి అన్నాడు. అంటే నారద మహర్షి ఏమంటూ ఉన్నాడు, ఒక్కనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాదులు దైవయోగంబున భువనత్రయంబు సంచరింపుచు ఐదారేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి వారు మొదట బ్రహ్మ మానసపుత్రులు వారు. ఆయన మనస్సుతో సంకల్పిస్తే వారు అవతరించారు. వారిని సృష్టి చేయమంటే మాకు అవసరం లేదు, ఈ సృష్టి కార్యాలతో మాకు పని లేదు అని, ఆ నారాయణుని సేవ తప్ప మాకు అసలు ఇతర ప్రపంచంతో పని లేదు అన్నారు. 5 సంవత్సరముల బాలకులు ఎంత పరిమాణంతో ఉంటారో, శరీర పరిమాణము అంతే ఉంటారు వారు. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు దాటినా సరే ఎక్కడా కూడా వారు నిర్విఘ్నంగా తిరుగుతూ ఉంటారయ్యా, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకముచేతనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతిన్ కరమొప్పారు తదీయధామము జగత్కళ్యాణమూర్తుల్ మునీశ్వరులు అర్ధిన్ని జయోగ భక్తి పరితోష స్వాంతులై చచ్చరన్. అలా తిరుగుతూ తిరుగుతూ వారు ఆ వైకుంఠానికి వెళ్ళారయ్యా. ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటిది ఒక లోకమది, ఈ వైకుంఠ లోకాలు చాలా ఉంటాయి. ఆ నారాయణుడు ఎక్కడ నివసిస్తూ ఉంటే అక్కడ దాన్ని వైకుంఠం అంటూ ఉంటారు, ఎన్ని లోకాలో చెప్పలేము. అలా ఒక లోకానికి పోయారు వీరు. డాయంజని కాంచన నవరత్న కటకాంగుళీయకహారకేయూర మంజీరధరుల కవనీయ సౌరభాగవత్ భాగ కవన్ గమనీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్వన మాలికా విరాజితోరస్థలుల గదాధారుల ఘన చతుర్బాహులనున్నతోత్సాహమతుల ఆరుఢరోషానలారుణితాక్షుల భ్రూలతా కౌటిల్య పాలతలుల వేత్రదండాభిరాముల వెలయున్ అమ్ముకుంద శుద్ధాంత మందిరాళింద భూమినున్న ఇద్దర సనకాది యోగివరులు చూచుచును వృద్ధులయ్యున శుభగమతులు. అక్కడ ఒక ఇద్దరిని చూశారు వారు. వారు ఎలా ఉన్నారు అనంటే బంగారము నవరత్నములతో చేయబడినటువంటి ఆ ఉంగరములు, హారములు, కేయూరములు, మంజీరములు, నూపురములు ఇలా ధరించినటువంటి వారు. వనమాలిక మెడయందు పుష్పమాలలు ధరించినటువంటి మహాపురుషులు, గదాధరులు, చతుర్బాహులు, అటువంటి వారిని ఇద్దరిని చూశారట. ధీరత పంచాబ్దముల కుమారకులై కానబడుచు మనమున శంకన్గోరక చతురాత్మకులని వారిత గమనములడాయ వచ్చిన నిదురన్. వీళ్ళు వృద్ధులు అంటే బాగా వయస్సులో పెద్దవారైనప్పటికీ పంచాబ్దముల కుమారకులు, 5 సంవత్సరముల బాలకుల్లాగా కనపడుతూ ఉంటారు. వారిలా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొకటి కూడా జరిగింది. ఏమిటంటే సామాన్యంగా కథలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఈ హరిద్వారపాలకులు జయ విజయులు పరమ వ్యోమములో ఉన్నవారు కాదు. అక్కడ వారికి అసలు సనక సనందనాదులు పోలేరు. వీధి శివ సనకాదిభి అచించైహి అంటారు వైకుంఠ గద్యలో రామానుజుల వారు. బ్రహ్మదేవుడు, శివుడు సనకాది మునులకు కూడా అచించ ప్రభావం అట ఏమీ అందనటువంటిది. అలాంటి దానికి వీళ్ళు ఎక్కడ వెళ్ళగలరు? ఇది లోకాల్లో ఉన్నటువంటిది ఒకటి. సరే, ఒకసారి అంతకుముందు జరిగినటువంటి సంగతి ఏమిటంటే లక్ష్మీదేవి కొంచెం ఆలస్యంగా వచ్చింది మందిరానికి. బయటకు వెళ్ళింది ఆ తల్లి. మరి ఎందుకు వెళ్ళిందో, ఆలస్యం అంటే ఏదో సమయము, ఏ సమయాలలో ఎలా ఆ లోపలికి ప్రవేశించాలో, మరి వారి రూములు వేరు, వీరి రూములు వేరు, అలా ఉంటాయో. వస్తే సమయం మించి వచ్చింది అని చెప్పి లక్ష్మిని అడ్డగించారు. లక్ష్మిని అడ్డగించి లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఇదేమిటయ్యా అంటే, అవునమ్మా సమయము ఎవరికైనా ఒకటే, మీరు సమయం దాటి వచ్చారు, మరి ఏం చేస్తారనంటే స్వామిని అడిగి వస్తాం, వెళ్ళి అడిగిరండి, పోయి అడిగితే పంపించుకున్నారు. వచ్చేసిందా తల్లి. ఇదేమిటి లక్ష్మి ఇలా అడ్డుకున్నారు ఏమిటనంటే, అదే స్వామి నాకు అర్థం కాలేదు, నీకెందుకు ఆలస్యమైంది అన్నాడు స్వామి. అంటే ఏం లేదు స్వామి, క్రీడాపర్వతం ఒకటి నా పర్వతము, శ్రీ పర్వతము, శ్రీశైలము, అంటే లక్ష్మీదేవికి కొన్ని, విష్ణుమూర్తికి కొన్ని ఉంటాయి. అక్కడ కైశ్చిత్తు నారాయణ పద్మలీల అసాధారణై, కైశ్చిత్తు పద్మవనాలయ లీల అసాధారణై అంటూ ఉంటారు రామానుజుల వారు. ఆ వైకుంఠంలో కొన్ని ఆయనకి క్రీడాపర్వతములట, కొన్ని ఈవిడికి, ఇద్దరికి కలిసి కొన్ని. వారు ఎలా ఎలా విహరిస్తూ ఉంటారో, వారి దినచర్యలు ఏమిటో అలా ఉంటాయని చెబుతారు ఆయన. అలా ఒక పర్వతము రాబోయేటటువంటి కలియుగములో చాలా అద్భుతమైనటువంటి మహిమలు చూపించబోతూ ఉన్నది అనేది ఒక భవిష్యత్తు గోచరమైతే ఒక క్షణం ఆలస్యమైంది అన్నది ఆ తల్లి. సరే, మరి వారిని శిక్షించాలి అన్నాడు స్వామి. కాదు స్వామి, మన బిడ్డలే, అవసరం లేదు అన్నది ఆమె. ఈ లోపల ఇదిగో వీరు వస్తున్నారు సనక సనందనాథులు. వీరిని అడ్డుకుంటారు, అప్పుడు వీరు ఆ శిక్ష వారేస్తారులే అన్నారు. వీరు ఇలా అనుకుంటూ ఉండగా మరొక విచిత్రం జరిగింది. అదేమిటనంటే వీరిద్దరూ అనుకున్నారు, లక్ష్మీ అమ్మవారిని అడ్డుకున్నాం కదా, ఇంకా మనకేమిటి, మన డ్యూటీ మనం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మన అనుమతి లేనిదే లోనికి పోవటానికి వీలు లేదు. ఇలా నిర్ణయించుకుని అనుకుంటుంటే వాయుదేవుడు తన గాలి కదా, గాలి వాయు రూపంలో లోపలికి ప్రవేశించాడు. గాలి కనుక ఇంకేమడ్డుకుంటారు వీరు, పకపకనవుతూ వచ్చి స్వామి పాదాలు తాకబోతూ ఉంటే అక్కడ ఆదిశేషుడు గమనించాడు దీనిని. అంటే ఇదంతా పరివార వర్గం కదా, ఇది ఒక పార్టీ అన్నమాట, మా వారిని మోసం చేసి వస్తావా నువ్వు, ఎలా స్వామి పాదాలు తాకుతావో అని పైనే లాగేస్తున్నాడు ఆయన. శిరస్సులు పైన ఉంటాయి, అలా పడుకుని ఉంటారు దాని మీద, పైనేమో శిరస్సులు అలా తిరిగి ఉంటాయి కదా, పైన లాగేస్తున్నాడు గాలిని. ఈ గాలి కింద పాదాలు తాకలేకపోతుంది. అప్పుడు ఆ వాయువు అంటాడు, ఇక్కడ కాదయ్యా బయటికి రా, మన ప్రతాపం ఏంటో చూపించుదామంటే ఆయన బయటకు వచ్చాడు. అంటే పాన్పు పాన్పుగానే ఉంటుంది, ఒక అంశ బయటకు వస్తుంది. ఇంతకుముందు అమ్మవారు చూసినటువంటి ఆ శ్రీ పర్వతాన్ని చుట్టుకున్నాడు. ఈ పోటీ ఇది, ఈ కథ తెలుసు, ఇక్కడ నుంచి తెలుసు అందరికీ. ఈ ఇంతకుముందు జరిగింది తెలియదు. సరే, అక్కడ ఎగరగొట్టడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాలేదు. అప్పుడు స్వామికి ప్రపత్తి చేశాడు వాయువు, అయ్యా నన్ను గెలిపించినట్లయితే భూలోకంలో పుట్టి నేను మీ భక్తి చేత మోక్షానికి వస్తారని మీ ప్రభావాన్ని నేను విశదీకరిస్తాను అన్నాడు. అంటే మరి భక్తి క్రీతుడు అంటారు కదా, భక్తికి అమ్ముడు పోతాడు ఈయన అంటారు కదా, వెంటనే వచ్చేశాడు నారాయణుడు. ఎందుకయ్యా, అతడు ప్రాకృత పురుషుడు వాయువు, నీకెందుకు అతన్ని వదిలేసేయమన్నాడు. అదేంటి స్వామి, నిన్ను కోరాడు అని అంట అనే, నువ్వు నేను కోరుతూ ఉన్నా, అతనికంటే ముందు నేనే వెళ్ళి భక్తి కాదు ప్రపత్తిని శరణాగతిని ఆశ్రయించితే చాలు మోక్షం అని చెప్పి నేను ప్రచారం చేస్తా. అది కుదరదు కదా, నీకు తెలుసు కదా, ఎవరైతే ముందు నన్ను ఆశ్రయించారో వారికి వ్యతిరేకమైంది నేను చెయ్యను, మిగిలిన ఇంకేయైనా చేస్తా. ఇది ఒక స్వామి యొక్క ఒక ధర్మం, ఇది ఆయన అనుసరించే ధర్మం. ఇది మనకి విభీషణ శరణాగతి విషయంలో కూడా కనబడుతూ ఉన్నది. విభీషణుడు శరణు వచ్చాడు, నేను అతన్ని విడిపించున్నానంటే సుగ్రీవుడు అంటాడు, రావయ్య లక్ష్మణ మనిద్దరం కలిసి ఆ విభీషణుడిని రక్షించవద్దని శరణాగతి చేద్దామన్నాడు. అది కుదరదని చెప్పాడు రాముడు. దానికి విరోధంగా ఏది కుదరదు, మరొకటి చేసుకోండి అన్నాడు ఆయన. అలాగే ఒకసారి ఆయన అభయము ఇయ్యాలని సంకల్పిస్తే చాలు, ఇక దాన్ని అడ్డుకునేవారు ఎవరూ లేరు, లక్ష్మీదేవి కూడా అడ్డుకోలేదు. కనుక వారు పొరపాటు చేశారు అని అమ్మవారు అని అంటే చేయితారేలు నన్ను చేయితారు అంటాడు ఆయన. చెయ్యరే అంటాడు, చేశారు స్వామి చేశారు, అయితే మంచిదే నన్ను, చాలా మంచిది అంటాడు ఆయన అని పెరియాళ్ళ వారు ఆయన యొక్క గ్రంథంలో చెబుతారు ఆయన. కనుక అదిగో అలా అట్లాంటిది ఈ శరణాగత రక్షణ దీక్ష దక్షత స్వామి యొక్క దీక్ష అది. కనుక ఇప్పుడు అలా కుదరదు, పట్టు విడువు, అయితే నాకు వరం ఇవ్వండి, నా ఈ కొండ నా పేరు మీద ప్రసిద్ధి చెందాలి. ఇప్పుడు అమ్మవారి పేరుతో కదా అక్కడ ఉంది శ్రీ శైలము శ్రీ పర్వతము, శైలం అంటే పర్వతమనే. ఇప్పుడు నా పేరుతో ప్రసిద్ధి చెందాలి, నాకు రెండు వాహన సేవలు కావాలి నీ ఉత్సవాలలో. అలాగే అన్నాడు. ఆయన వదిలేస్తే అది వచ్చి ఇక్కడ పడింది, అదే ఇప్పుడు శేషాచలం. శేషాచలం ఆ కొండలు మొత్తం, వాటిని శేషాచలం కొండలే అంటారు. అందుకే రెండు వాహనాలు కూడా, ఒకటి పెద్ద శేష వాహనం, రెండు చిన్న శేష వాహనం. మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఇంకా ఇక్కడ కూడా మరి ఇంకా ఎంత దూరం పరుగులు తీసినా ఇప్పుడు చాలామంది వాసుకి అని చెబుతుంటారు. రెండోది వాసుకి అని పరమశివుడి చేతిలో ఉంది, అదే ఇద్దరిని సమానం చేయాలని. ఎందుకు వచ్చిన బాధ కాని దానికి? ఎలాగూ అని అంటే వాసుకి ఏమో సర్పము, ఇది నాగము. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అంటాడు శ్రీకృష్ణస్వామి గీతలో. అయితే ఏమిటి రెండింటికి తేడా అంటే, సర్పానికి ఒకటే తల, నాగమునకు అనేక తలలు. కనుక ఆదిశేషుడు కనుక ఆయనకు చాలా శిరస్సులు ఉంటాయి. ఈ వాసుకి ఒకటే తల, ఇతడు సర్పజాతి. అంటే వాళ్ళందరూ ఒకే తల్లి బిడ్డలైనా కూడా కొందరు కొన్ని రకాలు, కొందరు కొన్ని రకాలు. ఇది రామానుజుల వారు అక్కడ రాశారు భాష్యంలో. అయితే ఎందుకనంటే రామానుజుల వారు రాస్తే మేము ఒప్పుకుంటామా అని వాళ్ళు అలా తయారైపోయి అలా చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇదంతా కలికాలం అనుకోండి, దీన్ని ఎవరూ కాదనలేరు. ఇలాంటివి ఎన్నో వందల వేలు ఎన్నని చెప్పగలం, అన్నింటిలోనూ ఇలా తయారైపోతూ ఉంటారు వారు. సరే, ఇదంతా ఒక కథ, దీన్ని కొంచెము ఆలోచించండి, తర్వాత మరలా ఇది రికార్డ్ అయి ఉంటుంది. కనుక ఇలా ఈ మధ్యలో జరిగింది ఈలోపు వీళ్ళు వస్తూ ఉన్నారు. సనక సనందనాథులు వచ్చారు. శ్రీ లలనేశ్వర దర్శన లాలసులయ్యే గుబుధలలాముల అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతింపోవకుండ కుటిలాత్మకులై వారించిన, అలా వచ్చినటువంటి ఈ సనక సనందనాథులను అడ్డుపెట్టారు. వీళ్ళు ఆగండి, వారలు బృందారకులీక్షించుచుండదారుణ పటురోషారుణి తాంబకులై రథవారించుచు వారు నచటి వారును వినగన్. అడ్డు పెట్టేటప్పటికీ వారికి కోపం వచ్చింది, ఈ నలుగురికి కూడా. ఎందుకనంటే ఇక్కడ అడ్డుకుంటే వాళ్ళు మరి ఆగలేకపోతూ ఉన్నారు, తహతహలాడుతూ ఉన్నారు లోపల స్వామి దర్శనానికి వెళ్ళడానికి. అందరూ వినగా అన్నారట, సనక సనందనాథులు జయ విజయవిలం చూచి ఇట్లనిరి, మీ మనంబుల స్వామి హితార్థమై నిష్కపటవర్తనులమైన మా బోటుల కుహక వృత్తింగల ఇతర జనంబులు భవత్ సదనంబు ప్రవేశింతురో అని శంకం చేసి, కొందరం ప్రవేశింపచేయుటయు కొందర వారించుటయును దవ్వారిక స్వభావంబని వారింపదలచితిరేని. అయితే ఎవరు మరి మోసం చేసేవాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరో తెలియదు కదా అని మేము, ఇది మా ధర్మము అని అంటారా? భూసుర వేషధారులమైన మాకును వైకుంఠ నాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటం చేసి శంకసేయంబని లేదు. సర్వేశ్వరుడికి మాకు ఏ విధమైనటువంటి భేదము లేదయ్యా, మేము కూడా ఆ వేషమే ధరించి ఉన్నాం, ఊర్ధపుండ్రములు ధరించి ఆ స్వామిలాగానే మేము ఉంటాం, కనుక మమ్ములను ఎందుకు ఇలా అనుమానిస్తూ ఉన్నారు మీరు? ఇట్లగుట ఎరింగి మందబుద్ధులరై మమ్ము వారించి అనుచిత కర్ములగు మీరలు మదీయ శాపార్హుల హుదురుకాక, భూలోకమ్మున కామ క్రోధ లోభంబులను శత్రువులు బాధింపం పుట్టుడని పలికినా. కనుక మీకు కామక్రోధ లోభములనే మూడు ఉన్నాయి, మీరు భూలోకంలో పుట్టండి అని తిట్టారు, అదే శాపము. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఒక విచిత్రం ఏమిటనంటే ఈ కామము క్రోధము లోభము కథ తెలుసుకోవడంతో పాటుగా ఈ మూడు తెలుసుకోవాలి. ఇవి ఎటువంటివి అనంటే ద్వారం నాశనం ఆత్మనః కామక్రోధశ్చ లోభశ్చ. ఈ కామము క్రోధము లోభము ఆత్మ వినాశనానికి దారులు ఇచ్చేయట, ద్వారాలు తెరిచిన తలుపులు ఇవి. శ్రీకృష్ణస్వామి గీతలో చెబుతాడు ఆయన, ఈ త్రిభిహి ద్వారైహి నరకానికి ఈ మూడు దారులు అని చెప్పాడు ఆయన, కామము క్రోధము లోభము. ఇంకా మదము మాత్సర్యము ఇంకా ఉన్నాయి. ఆ తర్వాత అసలు ప్రధానమైన ఈ మూడు, ఈ మూడింటిని కూడా జయించాలి అంటారు ఆయన. ఇదే చూడండి, వరుసలు చూడండి ఇక్కడ వీటిని. వీరికి ఈ గుణములతోనే వారు మూడు జన్మలు ఎత్తడం జరిగింది. మనకు తెలిసి మొదటిది హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో క్రోధము, హిరణ్యకశిపుడిది కోపం ఏమిటంటే కన్న బిడ్డని కూడా చంపటానికి వెనుకాడినటువంటి కోపం, హరిణిని తలంచటం మానరా అంటే మానవాని కోపం బిడ్డ మీద. రెండవది కామము, రావణాసురుడు మరి కామమే కదా, కామంతోనే ఎంతో మంది దేవతాస్త్రాలను అపహరించుకుపోవటము, సీతమ్మ వారి మీద కూడా తీసుకుపోవటం జరిగింది. లోభం ఏమిటి అనంటే శిశుపాలుడు. వీడికి ఏంటి లోభం అంటే ఏంటి, అన్నీ తనకే కావాలి, భగవంతుడికి అవి కావాలి అవి కావాలి తనకి. రుక్మిణీదేవి ఆయనను ప్రేమించి ఆ తల్లి లేఖ రాస్తే నాకు కావాలంటే వీడు తయారవుతాడు. అలా ఈ మూడు గుణాలు చూపించారు వీళ్ళు. అలాగే మరొక విచిత్రం ఏమిటి అనంటే మొట్టమొదట వీళ్ళ మీద చూపించారు, సనక సనందనాథులు కదా వచ్చింది, వీరు లాగానే అక్కడ పుట్టిన వాళ్ళు ప్రహ్లాదుడు సంహ్లాదుడు అనుహ్లాదుడు హ్లాదుడు అంటూ ఒక నలుగురు పెడతారు. ఎవరికి? హిరణ్యకశిపుడికి. ఆ నలుగురు ఈ నలుగురే, సనక సనందన సనత్కుమార్ సనత్ సుజాతులు. శాపం ఇచ్చారు కదా వీరు, అందుకే వీరే పుట్టారు అక్కడ. మళ్ళీ వీళ్ళ మీదే పగ తీర్చుకోవటానికి సిద్ధపడతారు ఇక్కడ. మరి రెండవది ఏమిటి, అమ్మవారు ఆమెను కూడా అడ్డుకున్నారు కదా, అందుకని ఆమె అయితే ఏమీ అనకపోయినా ఆ రెండవసారి రావణ కుంభకర్ణులుగా వచ్చినప్పుడు ఆమె మీద చూపిస్తారు. చూడండి వరుస. ఇక మూడవసారి ఇప్పుడు ఇక్కడ పరమాత్మ మళ్ళీ వస్తాడు, ఆయనేమీ అనలేదు కనుక వీరిని ఆయన మీదే తిరగబడతారు డైరెక్ట్గా. అంతకుముందు అడ్డం పెట్టుకుని తిరగబడ్డారు, ఇప్పుడు డైరెక్టే శిశుపాలుడు దంతవక్త్రుడు కూడదుగో అది అన్నమాట. ఇక్కడ ఈ లింక్ అంతా ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ తర్వాత పరితాపంబును బంధుచు సరసిజలోచను నిభటులు సనకాది మునీశ్వరుల పదాంబుజముల కుంకర మధ్యన్ మృక్కి నిటల ఘటిత అంజలులై. అలా వారు నమస్కరించి క్షమించమని ఇక అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల భగవంతుడు వచ్చాడు. భగవంతుడు వచ్చి, మీరు ఇలా చేశారు, శపించారు, నేనేమి దానికోసమై పరితాపం ఏమి లేదు, కావలసిందే వారికి, సరే వారు వస్తారు మరలా నా దగ్గరికే వస్తారు అని చెప్పి వారిని శాంతింపచేసి వీరిని కూడా ఊరడించి తన భటులను కూడా నేనే మిమ్మల్ని తెచ్చుకుంటాను అని చెప్పి పంపించేశాడు. వారిని పంపించాడు, వీరిని పంపించాడయ్యా. మూడు జన్మంబులకు వైరంబున భగవత్ సన్నిధానంబు కలిగినడు అని నిర్దేశించి సనిరి. కనుక ఈ కామ క్రోధ లోభముల చేత ఆ వైరంతో వస్తారు సుమా అని చెప్పి సరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంబున శాపహతులై హరిపార్శ్వచరులైన పురుషులు ఇరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల నదితికి జన్మించిరి. అందుకనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరివరాహ రూపంబున సంహరించే అగ్రజుండన్న హిరణ్యకశిపుండును నరసింహమూర్తి అయిన శ్రీహరిచేత వెదలుతుండయ్యే. అలా రెండవసారి రావణ కుంభకర్ణులు, మూడవసారి ఇదిగో ఇలా వచ్చారయ్యా అని చెప్పాడు ధర్మనందనుడు. అలా ప్రహ్లాదుడు ఏమీ బాధలు పడలేదు అని అంటే ధర్మనందనుడు అంటూ ఉన్నాడట. బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల బాలు శ్రీమన్ మేధాజాలున్ సంతోషించక ఎలా శిక్షించ రాక్షసేంద్రుండనగా. మరి అదేమిటో చెప్పవయ్యా, ఆ చరిత్ర కూడా వింటాను అన్నాడాయన. సరే చెప్పటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈయన. జై శ్రీరామ్.